బొట్టు లాగా గుచ్చి గుండెలోన రచ్చో రచ్చ నువ్వు చేస్తుంటే నచ్చగానే పచ్చి ఒంటి మీద కచ్చి వేసుకుని పోతుంటే బాక్స్ బద్దలైపోయే మైండ్ బాక్స్ బద్దలైపోయే మళ్ళీ పూల బుట్ట మీ అందంతోనే అంటించుకుంటా చుట్ట డప్పు కొట్టి చెప్పుకుంటా అడ్డ మొద్దు నన్ను నేను చంపే నా మనసునే ఒక కాగితంలో చింపే నీ మనసులోకి కైట్ లాగా పంపే నీ లోపలొచ్చి ఉండిపోత గిర్రు గిర్రు తిరుగుతుంట కొత్త కొత్త కుహలను నింపే చోట పెట్టి ఏడు రంగులున్న కొత్త డ్రెస్ కుట్టి ఐదు బండరల్ల బ్రహ్మదేవుడు ఇంతలాగా చెక్కి నాకు థ్యాంక్స్ చెప్పకుండా నేట చెట్టి నా సిద్ధగిరి ఉండలాగా చుట్టే నన్ను కట్టినావు ప్రేమ ద్వారా పెట్టే నువ్వు అస్తమాన గుర్తుకొచ్చి నిద్దరంతా పాడయింది పిచ్చి పిచ్చి పాడు కలలు కొట్టే వేడి పుట్టి.